వాక్యము నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగు. నీ వాక్యము నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగు. కలకాలము జీవింతును, నీ విధులు నాకు తోడ్పడునుగాక. నీ విధులు నాకు తోడ్పడునుగాక. నీ వాక్యము నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగు.